అత ద్వితీయాష్టక పంచమ ప్రశ్న ప్రారంభ. ప్రాణో రక్షతి విశ్వమేజత్ యర్యో భూత్వా బహుధా బహూని సయత్సర్వం వ్యానశే యో దేవో దేవేషు విభోరంద ఆవృదూతాక్షేత్రియధ్వరద్వృషా తమిప్రాణం మనసోపశిక్షత అగ్రం దేవానామిదమత్వనో హవిః మనసశ్చిత్తేదం భూతం భవ్యం చ గుప్యతే తద్ధి దేవేష్వభ్రియం ఆనరేతు పురశ్చరం సహ దేవైరిమగుంభవం మనశ్రేయసి శ్రేయసి కర్మను యజ్ఞపతిర్దధత్ విషతా మే వాగిదగం హవిః విరాడ్దేవీ పురోహిత అవ్యవాడనపాయినీ యజారూపాణి బహుధా వదంతి ఏషాగుంసి దేవాః పరమే జనిత్రే సానో విరాడనపస్ఫురంతి వాగ్దేవీ దుషతామిదగుం హవిః చక్షుర్దేవానాం జ్యోతిరమృతే న్యక్తం అస్య విజ్ఞానాయ బహుధా నిధీయతే తస్య సుమ్నమశీమహి మానోహాసేద్విచక్షణం ఆయురిన్న ప్రదీర్యతాం అనంధాశ్చక్షుషా వయం జీవా జ్యోతిరశీమహి సువర్జ్యోతిరుతామృతం శ్రోత్రేణ భద్రముత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాచం బహుధోద్యమానాం శ్రోత్రేణ మోదశ్చ మహశ్చ శ్రూయతే శ్రోత్రేణ సర్వాదిశ ఆశృణోమి యేన ప్రాచ్యా ఉత దక్షిణా ప్రతీచ్యై దిశ శృణ్వంత్యుత్తరాత్ తదిశ్రోత్రం బహుధోద్యమానం అరాన్న నేమి పరిసర్వం బభూవ ఉదేహి వా జన్యో అస్య స్వంతః ఇదగుం రాష్ట్రమావిశసూ నృతావత్ యోరోహితో విశ్వమిదం జగాన స నో రాష్ట్రేషు సుధితాం దధాతు రోహగం రోహగం రోహిత ఆరురోహ ప్రజాభిర్వృద్ధిం జనుషాముపస్థం తాభిః సగం రబ్ధో అరిదక్షణుర్వీః గాతుం ప్రపశ్యన్ విహ రాష్ట్రమాహా ఆహార్షేద్రాష్ట్రమిహ రోహితః దృఢోర్యాస్థదభజం నో అస్తో అస్మభ్యం జావా పృథివీ సక్వరీభిః రాష్ట్రం దుహాథామిహ రేవతీభిః విమమర్షరోహితో విశ్వరూపః సమాచక్రాణ ప్రరుహో రుహశ్చ దివం గత్వాయ మహతా మహిమ్నా వినో రాష్ట్రమునత్తుపయసాస్వేన యాస్తే విశస్తపసా సంబభూవుః రాజత్రం వత్సమనుతాస్త ఆగుః తాస్తాపిశంతు మహసాస్వేన సంమాతాపుత్రో అభ్యేతు రోహితః యూయముగ్రామరుతః పృష్ణిమాతరః ఇంద్రేణ సయుజా ప్రమృణేథ శత్రూన్ ఆవోరోహితో అశృణోదభిద్యవః త్రిసప్తాసో మరుతః స్వాభిసంముదః రోహితోద్యావా పృథివీ జాన తస్మిగ్స్తంతం పరమేష్ఠీతతాన తస్మిశిశ్రియే అజ ఏకపాత్ అదృగిం హద్యావా పృథివీ బలేన రోహితోద్యావా పృథివీ అదృగంహత్ తేన సువస్తభితం తేన నాక సో అంతరిక్షే రజసోభిమాన తేన దేవాస్సుభరన్ రవిందన్ సుషేమన్ పాభానవో దేవివాగుంసం సమగ్రాసో జుహ్వో జాతవేద ఉక్షంతి వాజినమాధృతేన సగుం సమగ్నే యుపసే భోజనాని అగ్నే శర్ధమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యత్తమాని సంతో సంజాస్పత్యగం శ్రియమమాకృణుష్వ శత్రోజతామభితిష్ఠామహాగుంసి పునర్న ఇంద్రో మఘవా దదాతు ధరాని శక్రోధన్యః సురాధాః అర్వాచేనం కృణుతాం యాచితో మనః శుష్కేనో అస్య హవిషో జుషాణః దానినో జినంధనాని జహర్థశూరమన్యునా ఇంద్రానువిందనస్తాని అనేన హవిషా పునః ఇంద్ర ఆశాభ్యః పరి సర్వాభ్యోభయంకరత్ జేతాశత్రోన విచర్షణి ఆకోత్యేత్వాకామాగత్వా సమృధే త్వా ప్రదోదధే అమృతత్వాయ జీవసే ఆకూతిమస్యావసే కామమస్య సమృద్ధ్యై ఇంద్రస్య నిందతే ధిలః ఆకూతిం దేవేం మనసః పురోదధే యజ్ఞస్య మాతా సుహవామే అస్తు యదిచ్ఛామి మనసా సకామః విదేయమే నద్ధృదయే నివిష్టం సేదగ్నిరగ్నిగుమ్రత్యేత్యన్యాన్ యత్రవాజీతనయో వీరుపాణిః సహస్రపాఠా అక్షరా సమేతి ఆశానాం ద్వాశాపాలేభ్యః చతుర్భ్యో అమృతేభ్యః ఇదం భూతస్యాధ్యక్షేభ్యః విధేమ హవిషాభయం విశ్వా ఆశా మధునా సగం సృజామి అనమేవా ఆపఔషధయో భవంతు అయం యజమానో వృధో వ్యస్యతాం అగ్రభీతా పశవః సంతు సర్వే అగ్నిః సోమో వరుణో మిత్ర ఇంద్రః బృహస్పతిస్తవితాయ సహస్రీ ఊషా నోగోభిరవసా సరస్వతీ పుష్టారూపాణి సమనక్తు యజ్ఞైః పుష్టారూపాణి దధతి సరస్వతీ ఊషాభగగుం సవితానో దదాతు బృహస్పతిర్దదదింద్రః సహస్రం మిత్రో దాతా వరుణః సోమో అగ్నిః ఆనోభరభగమింద్రద్యుమంతం నిపేదేష్ణస్య ధీమహి ప్రవేగే ఉర్వ ఇవ పప్రసే కామో అస్మే తమాపృణా వసుపతే వసూనాం ఇమం కామం మందజాగోభిరశ్మైః చంద్రవతారాధసా పప్రథశ్చ సువర్యవో మతిభిస్తుభ్యం విప్రాః ఇంద్రాయ వాహః కుషికాసో అక్రన్ ఇంద్రస్య ను వీర్యాణి ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్న హిమన్వపస్తపర్ద ప్రవక్షణ అభిన పర్వతానాం అహన్న హిం పర్వతే శిశ్రుయాణం వృష్టాస్మై వజ్రగ్రస్వర్యం తతక్ష స్వాశ్రావివధేన వశ్యంతమానాః అంజస్ సముద్రమవజగ్మురాపః విషాయమానో వృణీత సోమం త్రికద్రుకేష్పతిమత్సుతస్య ఆసాయకం మఘవా దత్తవజ్రం అహన్నేనం ప్రథమజామహీనాం యదింద్రాహం ప్రథమజామహీనాం ఆన్మాయినామవినా ప్రోతమాయాః ఆత్సూర్యం జనయంద్యాముషాసం ఆదేక్నాశత్రోన్న కిలా వివిత్సే అహం వృత్రం వృత్తతరం వ్యగుంసం ఇంద్రో వజ్రేణ మహతా వధేన స్కంధాగుంసీ వకులిశేనా విదృక్నా అహిశ్యగత ఉప ప్రకృథివ్యాం అయోధ్యేవ దుర్మద ఆభిజుహ్వే మహావీరం తు విబాధమృజీషం నాతారేరస్య సమృతిం వధానా సర్వం రుజానాః పిపిష ఇంద్రశత్రుః విశ్వో విహాయా అరతిః వసుర్దధే హస్తే దక్షిణే తరణిర్నశిశ్రథత్ శ్రవస్య యానశిశ్రథత్ విశ్వస్మాది శుద్ధ్యసే దేవత్రాహవ్యమోహిషే విశ్వస్మాత్సుకృతే వారమృణ్వతి అగ్నిర్ద్వారాభ్యణ్వతి ఉదుజ్జిహానో అభికామమీరయన్ ప్రపంచన్ విశ్వాభువనాని పూర్వథా ఆకేతునాశుషమిద్భోజ్యవిష్ట కామన్నో అగ్నే అభిహర్య దిభ్యః విషాణో హవ్యమృతేషు ధూఢ్యః ఆనో రయిం బహుళాం గోమతీమిషన్ విధేహి యక్షదమృతేషు భూషన్ అశ్వినా యజ్ఞమాగతం దాశుషః పురుదగుంససా కోషా రక్షతు నో రయిం ఇమం యజ్ఞమశ్వినా వర్ధయంతా ఇమౌ రయిం యజమానాయధత్తం ఇమౌ పశూన్ రక్షతాం విశ్వతో నః కోషానః పాతు సదమప్రయుచ్ఛన్ ప్రతే మహే సరస్వతి సుభగే వాజినీవతి సత్యవాచే భరే మతిం ఇదంతే హవ్యం ఘృతవత్ సరస్వతి సత్యవాచే ప్రభరే మా హవేగుంషి ఇమాని తే దురితా సౌభగాని తేభిర్భయగుం సుభగా సస్యామ యజ్ఞో రాజో దిగ్యజీషే వసూనాం యజ్ఞ సస్యానాముత సుక్షితీనాం యజ్ఞ ఇష్ట పూర్వచిత్తిం దధాతో యజ్ఞో బ్రహ్మన్ వాగుం అప్యేతు దేవాన్ అయయజ్ఞో వర్ధతాంగోభిరశ్వై ఇయం రేజస్వపత్యా సువీరా ఇదం బరిహిరతి బరిహీగృష్యన్యా ఇమయ్యజ్ఞం విశ్వే అవంతు దేవా భగదేవ భగవాగుం అస్తు దేవా తేన వయం భగవంత శ్యామ తన్వా భగ సర్వయుజ్యో భవేమి సనో భగపుర ఏత భవేహ భగ ప్రణేతర్భగ సత్యరాధ భగే మాంధిజముద వదదన్న భగ ప్రణోజన జగోభిరశ్వై భగ ప్రణర్భిర్నృవంత శ్యామ శశ్వతే సమా ఉపయంతి లోకా శశ్వతే సమా ఉపయంత్యాప ఇష్టం పూర్తకం శశ్వతే నాగం సమానాగం శాశ్వతేన అవిశేష్వానంతం లోకం పరమారురోహ ఇయమేవ సాయా ప్రథమాద్యౌచ్ఛత్ సారూపాణి కురుతే పంచదేవీ ద్వే స్వసారోపయతస్తంత్రమేతత్ సనాతనం వితతకుం షణ్మయూఖం అవాన్యాగస్తంతోరతో ధత్తో అన్యాన్ నావపృజ్యాతే నగమాతే అంతం ఆవోజంతూ దవాహాసో అద్య వృష్టింజే విశ్వే మరుతో జనంతే అయంజో అగ్నిర్మరుత సమిద్ధః ఏతంజుషధ్వం కవయో యువానః ధారావరా మరుతో ధిష్ణువోజసః మృగాన భీమాస్త విషేధిరోర్మిభిః అగ్నయో నశుషుజానాదిజీషిణ ధృమింధమంత ఉపగా అవృణ్వత విచక్రమేత్రిర్దేవః ఆదేధ సన్నిల పృష్టం బృహంతం బృహస్పతిం సదనే సాదయధ్వం సాదద్యో నిందమ ఆదిదివాగుంసం హిరణ్యవర్ణమరుషగుంసపేమ సహి శుచిః శతపత్రస్త శుంధ్యో హిరణ్యవాసీర్షిరస్సు వర్షా బృహస్పతిస్తస్వాషా ఓరో సహిర్భ్య ఆశతింకరిష్ఠః ఓషగ్రస్తవ వ్రతే వయమ్ నరిష్యేమ కదాచన స్తోతారస్త ఇహస్మసి యాస్తే పోషన్నావో అంతఃసముద్రే హిరణ్యయీరంతరిక్షే చరంతి యాభిర్యాసి దోత్యాగం సూర్యస్య కామేన కృతశ్రవ ఇచ్ఛమానః అరణ్యాన్యరణ్యాన్యసౌ యా ప్రేవనశ్యసి కథాగ్రామం న పృచ్ఛసి నత్వాభీరివ విందతి ప్రసారాయవదే యదుపాపతిచిక్కః ఆఘాటీభిరివ ధావయన్ అరణ్యా నిర్మహీయతే ఉతగావ ఇవాదన్ ఉతో వేష్మేవ దృశ్యతే ఉతో అరణ్యా నిస్సాయం సకటేరివ సర్జతి కామంగైష ఆహ్వయతి దార్పంగైష ఉపావధీత్ వసన్నరణ్యాన్యాగం సాయం అప్రోక్షమితి మన్యతే నవా అరణ్యా నిర్హంతి అన్యశ్చేన్నాధిగచ్చతి స్వాదో ఫలస్య దగ్ధా యత్ర కామం నిపద్యతే వాంచన గంధీగుం సురధీన్ బహ్వన్నామ ఋషేవలాం ప్రాహం మృగాణాం మాతరం అరణ్యానేమ శగుంశిషం వార్త్రహత్యాయ శవసే ప్రతనాసాఖ్యాయ చ ఇంద్రత్వావర్తయామసే సుబ్రహ్మాణం వీరవంతం బృహంతం ఉరుంగభీరం పృథుబుద్ధమింద్ర శ్రుతర్షి ముగ్రవభిమాతిషాహం అస్మభ్యం చిత్రం వృషణగుం రయిందా క్షేత్రిజైత్వా నిరత్యైత్వా ద్రోహమి వరుణస్య పాశాత్ అనాథ సంబ్రహ్మణే త్వా కరోమి శివే తేద్యా పృథివీ ఉభే ఇమే శంతే అగ్నిః సహాభిరస్తు సంజా పృథివీ సహౌషధీభిః శమంతరిక్షగం సహ వాతేన తే శంతే చతస్రః ప్రదిశో భవంతో యా దేవేశ్చతస్రః ప్రదిశః వాతపత్నేరభిసోర్జో విచష్టే తాసాం త్వా జరస ఆదధామి ప్రయక్ష్మేతు నిరృతిం పరాశై అమోచయక్ష్మాదవర్త్యై బృహత్పాశాన్నిరృత్యై చోదమోచి అహావర్త్యమవిదశ్యోనా అప్యభోద్భద్రేషు కృతస్య లోకే సోర్యమృతం తమసోగ్రాహ్యాయత్ దేవా అముంచన్నసృజన్యేన సహ ఏమహమిమంక్షేత్రిజామి శంసాత్ బృహోమంచా వరుణస్య పాశాత్ బృహస్పతే యుగమింద్రశ్చవస్వ దివ్యస్యే సాథే ఉత పార్థివస్య భర్తగం రయజ్ఞస్తు వతే కీరయేచిత్ యూయం పాత స్వస్తిభిః సదాన దేవాయుధమింద్రమాజోహుమానాః విశ్వావృధమభియే రక్షమాణాః ఏన హతా దీర్ఘమధ్వానమాజన్ అనంతమర్థమనివత్స్యమానాః యత్తే సుజాతే హిమవత్సు భేషజం మయోభూషంతమాయద్భృతోసి తతో నో దేహి శీబలే అదో గిరిభ్యో అభియత్ ప్రధావసి సగుంశోభమానా కన్యేవ శుభ్రే తాన్ త్వాముద్గలా హవిషావర్ధయంతి తానశీబలే రయిమాభాజదేహ పూర్వం దేవా అపరేణానుపశ్యన్ జన్మభిః జన్మాన్యవరే పరాణి వేదాని దేవా అయమస్మీతి మాం అహగం హిత్వా శరీరం జరస పరస్తాత్ ప్రాణాపానౌ చక్షుశ్రోత్రం వాచం మనసి సంభృతాం హిత్వా శరీరం జరస పరస్తాత్ ఆ భూతిం భూతిం వయమశ్నవామహే ఇమా ఏవతా ఉషసోయా ప్రథమా వ్యౌచ్ఛంద తాదేవ్యః కుర్వతే పంచరూపా శశ్వతీర్నావపృజ్యంతి నగమంత్యంతం వసూనాంతాధీతేన రుద్రాణామోర్మ్యా ఆదిత్యానాం తేజస విశ్వేషాం దేవానాం కృతునా మరుతామేమ్రాజుహోమి స్వాహా అభిభూతిరహమాగమం ఇంద్రసఖా స్వాయుధ ఆశ్వాసాసుగుషః ఇదం వచ్చో అగ్నినా దత్తమాగాత్ యశోభర్గస్థ ఓజో బలం చ దీర్ఘాయుత్వాయ శతశారదాయ ప్రతిగృహ్ణామి మహతే వేద్యాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం మయుర్భూయాత్ సర్వమాయుర్గేషం భూర్భువస్సువ అగ్నిర్ధర్మేణాన్నాద మృత్యుర్ధర్మేణాన్నపతి బ్రహ్మక్షత్రగ్రస్వాహ ప్రజాపతి ప్రణేత బృహస్పతి పునదేత యమ పంథా చంద్రమా పునరసు స్వాహ అగ్నిరన్నాదోన్నపతి అన్నాద్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ సోమో రాజా రాజపతి రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ వరుణ సమ్రాట్ సమ్రాట్పతి సామ్రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ మిత్ర క్షత్రం క్షత్రపతి క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ ఇంద్రో బలం బలపతి బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతి బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ సవిత రాష్ట్రగం రాష్ట్రపతి రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ ఓషా విషాం విట్పతి విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ సరస్వతీ పుష్టి పుష్టిపత్ని పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహ పుష్టాపశూనాం త్రిశునాగం రూపగృద్రోపపతి రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహ సయీం పాహి యరుజీషీతరుద్రః యశ్విప్రవాన్ వృషభో జోమతీనా యోగోత్రభిర్వజ్రభిర్వ్యోహరిష్ఠాః స ఇంద్రచిత్రాగం అభిగ్రంథి వాజాన్ ఆదే సుష్మో వృషభేతు పశ్చాత్ ఓత్తరాగధరాగా పురస్తాత్ ఆ విశ్వతో అభిసమే సర్వాన్ ఇంద్రద్యుమ్నకం సువర్వద్ధే హ్యస్మే రోష్స్మై పురోరథం ఇంద్రాయ శోషమర్చత అభీకేచిదులోకృత సంగే సమత్సువృత్ర అస్మాకం బోధితోధిత నభంతామన్యకేషా జాకాభిహన్వసో ఇంద్రం వయకం శునాసీరం అస్మిన్ యజ్ఞే హవామహే ఆవాజైరుపనోగమత్ ఇంద్రాయ శునాసీరాజ శ్రుతాజుహుతనో హవిః దుషతాం ప్రతిమేధిరః ప్రహవ్యాని ఘృతవంత్యస్మై హర్యస్వాజ భరతా సజోషాః ఇంద్రత్వభిర్బ్రహ్మణా వాగృధానః శునాసీరే హవిరిదంజుషస్వ రజస్సు పర్ణా ఉపతే దురింద్రం ప్రియమేధారిషజోనాథమానా అబద్ధ్వాంతమోర్ణి పోర్ధిచక్షు ముగ్ధస్మాన్ విధయేవ బద్ధాన్ బృహదింద్రాజగాయత మరుతో వృత్రహంతమం ఏ నద్యోతిరచనయంద్రతావృధ దేవం దేవాయజాగ్రవి కామిహైకాకలిమే పతంగా మాన్సాదాకులి పరిమా పతంతి అనావృతైనా ప్రధమందు దేవా సౌపర్ణం చక్షుస్తనువా విదేయ ఏవాందవరుణం బృహంతం నమస్యాధీరమృతస్ గోపా సర్మ త్రివరోధం విజగం సత్ యోజం పాత స్వస్తిభిస్వదాన నాకే సుపర్ణముపజత్పదంతం హృదావేనంతో అభ్యక్షదత్వా హిరణ్యపక్షం వరుణస్య దూతం యమస్య యోనౌ సగుణం హురణ్యం శన్నో దేవేరభిష్టయే ఆపో భవంతు పీతయే శయ్యారభిస్రవంతున ఈశానావార్యాణాం క్షయంతేష్టర్షణీనా అపోయాచామి భేషజం అప్సు మే సోమ అబ్రవీద్ అంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వశంభువం ఆపశ్చ విశ్వభేషజీః యదప్సుతే సరస్వతి గోష్పశ్వేషు జన్మధో తేనమేవాదినేవతి ముఖమంధి సరస్వతి యా సరస్వతీ వైశంభల్యా తస్యామేరాస్వ తస్యాస్తే భక్షీయ తస్యాస్తే భోజిష్ఠభాజో భోజాస్మ అహం త్వదస్మి మదసి త్వమేతద్ మమాసిజో నిస్తభజో నిరస్మి మమైవ సన్మహవ్యాన్యగ్నే పుత్ర పిత్రే లోకృజ్జాతవేద ఇహైవ తంత్ర సంతం త్వాగ్నే ప్రాణేన వాచా మనసా బిభర్మే తిరో మా సంతమా జుర్మా ప్రహాసీత్ జ్యోతిషాత్వా వైశ్వా నరేణోపతిష్టే అయం తేజోజిర్విజ యతో జాతో అరోచసా సంజానన్నగ్న ఆరోహ అథానావర్ధయారయిం జాతే అగ్నే విద్యజాతనోస్తయేహాత్మాత్మానం అచ్చాసో నికణ్వన్నస్మే నర్యాపురోహి యజ్ఞో భూత్వా యజ్ఞమాసీదస్వాయోని జాతవేదో భువ ఆజాజమానః సక్షర ఏహి ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయః ప్రజాగం రయమస్మాసు ధేహి అజస్రోజిహినో ద్రోణే పరమింద్రం జోహవీమి మఘవానముగ్రం సర్ప్రాదధానమ ప్రతిష్కృతగుంశవాగంసి మగంహిష్ఠో గీర్భిరాచ జగ్జిజో వవర్తత్ రాజేనా విశ్వాసు తథా కృణోతు వజ్రీ త్రికద్రుకేషు మహిషో జవాశిరంతు విషుష్మస్త్రిపత్ సోమమపి వద్విష్ణునా సుతం యథావశత్ సయీం మమాదమహి కర్మ కర్తవే మహామురుం సైనగుంసశ్చ దేవం దేవః సత్యమిందుగుం సత్య ఇంద్రః ఇదద్యవి సర్వమరుగ్నమద్రేః మహిపాథ పూర్వ్యగుం సద్ధ్రియక్కః అగ్రన్నయత్సుపద్యక్షరాణాం అచ్చారవం ప్రథమాజానతీగాత్ విదద్గవ్యగం సరమా దృఢమూర్వం ఏనానుకం మానుషే భోజతే విట్ ఆయే విశ్వాస్వపత్యాని చక్రుః కృణ్వానాసో అమృతత్వాయ గాతుం త్వన్ృభిర్నృపతే దేవహూతౌ భూరేణ వృత్వా హర్యశ్వహగుంసి త్వన్వితస్యించుమురిం ధ్వనించాశ్వాపజోదభీతయే సుహంతో ఏవాపాహి ప్రశ్నథా మందతుత్వా శ్రుతి బ్రహ్మవావృధ స్తోతగేర్భిః ఆవిశ్వోర్యం కృణుహి సహ జయిషత్రోకం రభిగా ఇంద్రతృంధి అగ్నే బాధస్వపి మృధో నుదస్వ అపామీభాపరక్షాగుంసిషేధ అస్మాత్సముద్రాగృహతో దివోన అపాంభూమానముపనస్తృజేహ యజ్ఞ ప్రజజిష్ఠసుమతౌ శిషేభాసూని పురుధాభిసంతో దీర్ఘమాయుర్యజమానాయ కృణ్వన్ అథామృతే నజరితారమంధి ఇంద్రశునాభద్వితనోతి శీరం సంవత్సరస్య ప్రతిమానమేతత్ అర్కస్య జ్యోతిస్తజిదా సజ్జేష్ఠం సంవత్సరకం శునవత్సీరమేతత్ ఇంద్రస్య రాధ ప్రయతం పురుత్మనా తదర్కరూపం విమిమానమేతి ద్వాదశారే ప్రతిష్టరీదృషా అశ్వాయంతో గవ్యంతో వాజయంతః హవామహే త్వాపగంతవాహో ఆహోషంతస్వాసుమతో నవాయా వయమింద్రత్వాసునగుంభువేన అత ద్వితీయాష్టక షష్టమ ప్రశ్న ప్రారంభ స్వాద్వీంద్రా స్వాదునా తీవ్రాం తీవ్రేణ అమృతమృతేన మధుమతీ మధుమత సృజామిసగుం సోమేన సోమాస్యశ్రుభ్యాహం పక్ష్యస్వ సరస్వతే పక్ష్యస్వ ఇంద్రాజసుత్రాణే పక్ష్యస్వ పరితోషించతాసుతం సోమో జగుత్తమగుం హవిః గహన్వాయో నర్యో అప్స్వంతరా సుషావ సోమమద్రిభిః పునాతు తే పరిశ్రుతం సోమగుం సూర్యస్య దుహితా వారేణ శశ్వతాతనా వాయుఃపోతః పవిత్రేణ ప్రాంతోమోతిద్రుత ఇంద్రస్య యుజ్యః సఖా వాయుఃపోతః పవిత్రేణ ప్రత్యాంక్షోమోతిద్రుత ఇంద్రస్య యుజ్యః సఖా బ్రహ్మక్షత్రం పవతే తేజ ఇంద్రియం సురజా సోమస్సుత ఆసుమదాయ శుక్రేణ దేవదేవతాభివృద్ధి రసేనాన్నయమానాదే కుమిదం గజమంతోయమంచిత్ యథాదాంత్యన పూర్వం వియూయ విహేషాన్ కృణుత భోజనాని ఏ బర్హిషో నమో భక్తిన్న జగ్మ ఉపజామగృహేతోశ్యశ్రుభ్యాం వాదిష్టం గృహ్ణామి సరస్వత్యా ఇంద్రాజసుత్రామ్నే ఏషదేవోస్తేజసేర్జాజత్వాజత్వాజోసి తేజో మయుధే వీర్యమసి వీర్యం మయుధే బలమసి బలం మయుధే నానాహివాహితగుంసదృతం ఆసగుంసక్షాథాం పరమే వ్యోమన్ సురాత్వమసి సుష్మిణే సోమ ఏష మామాహిగుంసే స్వామిమావిశన్ ఉపజామగృహేతోశ్వినం తేజ సారస్వతం వీర్యం ఐంద్రం బలం ఏష తేజో నిర్మోదాయత్వా ఆనందాయత్వా మహసేత్వా ఓజోస్యోజో మయుధే మన్యురసి మన్యం మయుధే మహోసి మహో మయుధే సహోసి సహో మయుధే యా వ్యాఘ్రం విశూచికా ఉభౌ వృకం చ రక్షతి శ్యేనం పదత్రిణగుంసగుంహాం సేమం పాత్రగుంహస సంవృతస్థసమ్మా భద్రేణ పృంత వివృతస్థమిమా పాత్మనా పృంత సోమో రాజామృతగుంసుత యజేషే రాజహాన్ మృత్యం ఋతేన సత్యమింద్రియం ఇపానగుం శుక్రబంధవ ఇంద్రస్యేంద్రియం ఇదం పదోమృతం మధో సోమమధ్యోవ్యపిబత్ ఛందసాహపుంసశ్రుచిషత్ రతేన సత్యమింద్రియం అభ్యాక్షీరం వ్యపిబత్ రుంగాంగిరసోధిజా ఋతేన సత్యమింద్రియం అన్నాత్పరిశ్రుతో రసం బ్రహ్మణా వ్యపిబక్షత్రం ఋతేన సత్యమింద్రియం ప్రేతో మూత్రం విజహాతి యోనిం ప్రవిశదింద్రియం గర్భోజరాయుణావృత ఉల్బంజహాజన్మనా ఋతేన సత్యమింద్రియం ఏదేన రూపే వ్యకరోత్ సకాసతే ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం సోమేన సోమో వ్యపిబత్ సుతాసుతో ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం దృష్ట్వా రూపే వ్యాకరోత్ సత్యాృతే ప్రజాపతి అశ్రద్ధామనృతే దధాత్ శ్రద్ధాగం సత్యే ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం దృష్ట్వా పరిశ్రుతో రసం శుక్రేణ శుక్రం వ్యపిబత్ అజ సోమం ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం పిపానగం శుక్రమంధస ఇంద్రస్ేంద్రియం ఇయమ్ పజోమృతం మధో సురాబంతం పరిహిషదగం సువీరం యజ్ఞగం హిన్వంది మహిషానమోభి దధానా సోమం దివి దేవతాసో మదేమేంద్రంగితమానా స్వర్కా యస్తే రస సంభృత ఓషధీషు సోమస్ సుష్మస్సురజాసు తేన జిన్వయజమానం మదేన సరస్వతీమశ్వినాంద్రమగ్నిమశ్వినాముచేరాసురాదధి సరస్వత్యసమోదింద్రిజాయ ఇమంతకం శుక్రం మధుమంతమిందు సోమగం రాజానమిహ భక్షయామి యదత్ర రిక్తగం రసిన సుతస్యదింద్రో అపి భక్షయేభి అహంగతస్య మనసా శివేన సోమగం రాజానమిహ భక్షయామి పితృభ్యస్వధాభిభ్యస్వధా నమ పితామహేభ్యస్వధాభిభ్యస్వధా నమ ప్రపితామహేభ్యస్వధాభిభ్యస్వధా నమ అక్షన్ పితర అమే మదంత పితర అతీతృపంత పితర అమే మృదంత పితర పితర శుంధ్వం పునంతు మా పితర సోమ్యాత పునంతు మా పితామహా పునంతు ప్రపితామహా పవిత్రేణ శతాయుషా పునంతు మా పితామహా పునంతు ప్రపితామహా పవిత్రేణ శతాయుషా విశ్వమాయుర్వ్యశ్నవై అగ్న ఆయోగుంషి పవసేగ్నే పవస్వ పవమానస్సు వర్జన పునంతు మా దేవ జనా జాతవేద పవిత్రమద్యత్తే పవిత్రమర్క్షిషి ఉభాభ్యాం దేవ సమితర్వేశ్వరేమీ పునతి ఏ సమానా సమనస ఇతరోజమరాజ్యే ఏషాం లోకస్వధా నమ యజ్ఞో దేవేషు కల్పతాం ఏ సజాతా సమనస జీవా జీవేషు మామకా ఏషా విశ్రేర్మయి కల్పతాం అస్మిన్ లోకే శతగం సమాహ ద్వే శ్రుతి అశృణవం విదృణాం అహం దేవానామృతమత్యానాం యాభ్యామిదం విశ్వమే జత్సమేతి యదంతరా పితరం మాతరం చ ఇదగుం హవిః ప్రజననం మే అస్వ దశవీరగుం సర్వగణగ్స్వస్తజే ఆత్మసని ప్రజాసని అశుసన్యభయసని లోకసని అగ్ని ప్రజాం బహుదాం మే కరోతు అన్నం పజోరేతో అస్మాసు భర్త రాజస్పోషమిషమూర్జమస్మాసు దీధరస్వాహా శీసేన తంత్రం మనసా మనీషిణ పూర్ణాసూత్రేణ కవయో భజంతి అశ్వినా యజ్ఞగుం సమితా సరస్వతీ ఇంద్రస్య రూపం వరుణోభిషజ్యన్ తదస్య రూపమృతగుం శకీభిః యస్రోదధుర్దేవతాస్సగం రణాః లోమానిషష్పైర్బహుధానకోక్మభిః త్వగస్య భాగం సమభవన్నలాజాః తదశ్వినాభిషజా రుద్రవర్తనే సరస్వతీవయతి పేషో అంతరః అస్థిమజ్జానం మాసరైః కారోతరేణ దసతో గవాం త్వచి సరస్వతి మనసాపేషలం వసు నాసత్యాభ్యాన్వయతి దర్శతం వపు రసం పరిశ్రుత నరోహితం నగ్నబుద్ధీరస్తసరం నవేమ అయసా శుక్రమృతం జనిత్రం సురజామోత్రాజ్జనయంతిరేషః అపామతిం దుర్మతిం బాధమానాః ఊవభ్యం వాతకుం సగువంతదారాత్ ఇంద్రః సుత్రామాహృదయేన సత్యం పురోణాశేన సవితాజాన ప్రోమానం వరుణోభిషజ్యన్ మతస్మే వాజవ్యైర్మమినాతి పిత్తం ఆంద్రాణి స్థాలే మధుపిన్వమానా గుదాపాత్రాణి సుదుఘాన ధేనుః శేనస్య పత్రన్న ప్రీహాశతీభిః ఆసందీనాభిరుదరన్న మాతా కుంభోవనిష్ఠర్జనితాశతీభిః యస్మిన్నగ్రేయోన్యాంగర్భో అంధః ప్లాశేర్వ్యక్తశతధార ఉత్సహ దుహేన కుంభీగస్వధాం పితృభ్యః ముఖకంసదస్య శివరిత్సదేన జిహ్వా పవిత్రమశ్వినా సగం సరస్వతీ చప్పన్న పాజభృషగస్య బాలః పస్త్యర్న శేపో హరసాతరశ్రీ అశ్వేభ్యాం చక్షురమృతం గ్రహాభ్యాం ఛాయేన తేజో హర్షాశ్రుతేన పక్ష్మాణి గోధూమై క్వలైరుతాని ఏషో న శుక్లమసితం వసాతే అవిర్నమేషో నసి వీర్యాయ ప్రాణస్య పంథా అమృతో గ్రహాభ్యాం సరస్వత్యుపవాకైర్వ్యానం నస్యాని బర్హిర్బదరేర్జజాన ఇంద్రస్య రూపమృషభో బలాయ కర్ణాభ్యా విశ్రోత్రమృతం గ్రహాభ్యాం యవానబర్హిర్భృవి కేసరాణి కర్కంధుజజ్ఞే మధుసారథం ముఖాత్ ఆత్మన్ముపస్థేన వృతస్య లోమ ముఖేష్ణశ్రోణిన వ్యాఘ్రలోమం కేశానశీర్షణ యశసే శ్రీశిఖాగంహస్య లోమకృషిరింద్రియాణి అంగాన్యాత్మన్ భిషజాతశ్వినా ఆత్మానమంగై సమధాత్ సరస్వతీ ఇంద్రస్య రూపకం సతమానమాయః చంద్రేణ జ్యోతిరమృతం దధానా సరస్వతీయోన్యాం గర్భమంతః అశ్వేభ్యాం పత్నీ సుకృతం విభర్తి అపాగం రసేన వరుణో న సాంనా ఇంద్రగ్రశ్వియై జనయన్నప్సురాజా తే చ పశూనాగం హవిరింద్రియావత్ పరిస్రుతాపయసా సారథం మధు అశ్వేభ్యాం దుగ్ధం విషజా సరస్వత్యా సుతాభ్యాం అమృత సోమగిందో నిమిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసే క్షత్రస్య యోనిరసే శోనామాసీద సుషదామాసీద మా త్వాహిగుంసీద్ మామాహిగుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః అస్త్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం అశ్వినోర్భేషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాభిషించామి దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం సరస్వత్యై భేషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియయశసే బలాయాభిషించామి కోసికతమోసి కస్మై త్వాకాయ త్వా స్వశ్లోకా సుమంగళా సత్యరాజా శిరో మే శ్రీ యశోముఖం త్రిషిక్కేశాశ్చశ్మశ్రూణి రాజా మే ప్రాణామృతం సమ్రాట్చక్షుః విరాట్శ్రోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మహః మనోమన్యుః స్వరాడ్భామః మోదాః ప్రమోదా అంగులీరంగాని చిత్తం మే సహ బాహో మే బలమింద్రియం హస్తౌ మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురో మమ పుష్టేర్మే రాష్ట్రముదరమగుంసౌ గ్రీవాశ్చశ్రోణ్యౌ ఊరు అరత్నీజానులీ దిశో మేంగాని సర్వతః నాభిర్మే చిత్తం విజ్ఞానం ఆయుర్మే పశుతిర్భసత్ ఆనందనందా పాండౌ మే భగస్సౌభాగ్యం వసః జంఘ్రాభ్యాం మధ్యాం ధర్మోస్మి ఇషిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రతిష్టామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్టామ్యాత్మన్ ప్రతి ప్రాణేషు ప్రతిష్టామి పుష్పే ప్రతిద్యావా పృథివ్యోః ప్రతిష్టామి యజ్ఞే ప్రజాదేవా ఏకాదశ త్రయస్పుంసాధస బృహస్పతి పురోహితా దేవస్య సవితుస్సవే దేవాదేవైరవంతు మా ప్రథమా ద్వితీయైః ద్వితీయా తృతీయైః తృతీయా సత్యేన సత్యం యజ్ఞేన యజ్ఞో యజుర్భిః యజోగుంషి సామభిః సామాన్యభిః యజో యాజ్యాభిః యాజ్యావషట్కారైః వషట్కారా ఆహుతిభిః ఆహుతయో మే కామాన్ సమర్థయంతో భూస్వాహ లోమాని ప్రయతిర్మమ త్వన్మానతిరాగతి మాగం సమ్మ ఉపనతి తస్వస్థి మజ్జామానతి యద్దేవాదేవహేడనం దేవాసస్య కృమావయం అగ్నిర్మాతస్మాదేన సహ విశ్వాన్వంశత్వగం హతః యదిదివాయదినక్తం ఏదాగంసచ కృమావజం వాజర్మాతస్మాదేన సహ విశ్వాన్వంశత్వగం హసః యది జాగ్రద్యది స్వప్నే ఏనాగంసచ కృమావజం సూర్యో మాతస్మాదేన సహ విశ్వాన్వంశత్వగం హసః యద్గ్రామే యదరణ్యే యత్సభాయాం యదింద్రియే యచ్ఛోద్రే యదర్యే ఏనశ్చ కృమావజం యదేకస్యాధిధర్మణి తస్యావయజనమసి యదాపో అభ్యయావరుణే తిషపామహే తతో వరుణనోమంచ అవభృథని చంకుణని చేరులసిని చంకుణ అవదేవైర్దేవకృతమేనోజాడ్ అవమర్త్యైర్మర్త్యకృతం పురారానో దేవ ఋషస్పాహి సుమిత్రాన ఆప ఓషధయస్సంతో దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాందేష్మి యంచ వయం విష్మః ద్రుపదాదిరేన్మముచానః స్నాత్తేమలాదివ భూతం పవిత్రేణేవాధ్యం ఆపశ్యంధరితు మేన సహ ఉద్వయం తమసస్పరి పశ్యంతోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాసూర్యం అగన్మజ్యోతిరుత్తమం ప్రతిజితో వరుణస్య పాశః ప్రత్యస్తో వరుణస్య పాశః తేజోస్యేధిషీమహి సమిదతి తేజోసి తేజోమయిధేహి అపో అన్వచారిషం వసేన సమసృక్ష్మహి అయస్వాగుమ్ అగ్న ఆగమం తమ్ మాసకం సృజవర్చస ప్రజయా చ ధనేన చ సమావవర్తి పృథివీ సముషాః సముసూర్యః సము విశ్వమిదం జగద్ వైశ్వానరజ్యోతిర్భూయాసం విభుం కామం వ్యశ్నవై భూస్వాహ హోతాయక్షత్సమిధేంద్రమిదస్తదే నాభా పృథివ్యా అభి ఇవోవష్మాన్ సమిభ్యతే హోజిష్ఠశ్చర్షణీ సహాని దేత్వాద్యస్య హోతర్విద హోతాయక్షత్తనూనపాతం హోతిభిర్జేతారమపరాజితం ఇంద్రం దేవగం సువర్వితం పసిభిర్మధుమత్తమైః నరాశగుంసేన తేజసా దేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షజిటాభిరింద్రమేదితం ఆజుహ్వానమమర్త్యం దేవో దేవైః సవీర్యః వజ్రహస్తః పురందరః దేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్బర్హిషీంద్రం దిషద్వరం ఋషభం నర్యాపసం వసుభిరుద్రైరాదిత్యైః సయుగ్భిర్బర్హిరాసదత్ దేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదోజో న వీర్యం సహోద్వార ఇంద్రమవర్ధయన్ సుప్రాయణాశ్రయంతామృతామృధ ద్వార ఇంద్రాయ మేధుషే వియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదుషే ఇంద్రస్య ధేనో సుదుఖే మాతరౌ మహీ సవాతరౌ న తేజసీ వత్సమింద్రమవర్ధతాం ఏకామాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్దైర్యాహోతారా భిషజా సఖాయా కవిషేంద్రం భిషజ్యతః కవీ దేవో ప్రచేతసో ఇంద్రాయ ధత్త ఇంద్రియం ఏతామాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తిస్రో దేవీః త్రయస్త్రిధాతవోపసః ఇడా సరస్వతీ భారతీ మహేంద్రపత్నీర్హవిష్మతీ వియంతాజ్యస్య హోతవ్యజ హోదాయ క్షత్వష్టారమింద్రం దేవం ధృతజగుం సుయజం ఘృతశ్రియం పురులోపగం సురేతసం మఘోనిం ఇంద్రాయ త్వష్టా దధరింద్రియాణి దేత్వాజ్యస్య హోతవ్యజ హోతాయ క్షద్వనస్పతిం శమితారగుం శతక్రతుం భిజోదోష్టారమింద్రియం మధ్వాసమంజన్ పసిభిః సుగేభిః సదాది హవ్యం మధునా ఘృతేన ఏత్వాజ్యస్య హోతవ్యజ హోతాయక్షజింద్రగ్యః స్వాహాజ్యస్య స్వాహా మేధసః స్వాహా స్తోకానాం స్వాహా స్వాహా ఘృతీనాం స్వాహా హవ్యసోక్తీనాం స్వాహా దేవాగుం ఆర్జవాన్ స్వాహేంద్రగం హోత్రాజ్యుషాణా ఇంద్ర ఆజ్యస్య వియంతో హోతర్యజ సమిద్ధ ఇంద్ర ఉషసామనీకే పురోరుచాపోర్వకృద్వాధాన రిభిర్దేవైస్త్రిగుంశతావజ్రబాహు జఘాన వృత్రం విజురోపవార నరాశగుం సత్ప్రతిశూరో విమాన తనోన పాత్ప్రతియజ్ఞస్య ధామ గోభిర్మపాన్ మధునా సమంజన్ హిరణ్యైశ్చంద్రేయజతి ప్రచయతా ఈడితో దేవైర్హరిభాగం అభిష్టి ఆజుహ్వానో హవిషాశర్ధమాన పురందర మఘవాన వజ్రబాహు ఆజాతయజ్ఞమపనోజుషాణ విషాణో బరిహిర్హరివాన్న ఇంద్ర రాశీనగంసేద ప్రదిశా పృథివ్యా పురవ్యశా ప్రథమానగ్రస్యోనాం ఆదిత్యై రక్తం వసుభిః సజోషాః ఇంద్రం దురః కవశ్యో ధావమానాః వృషాణయ్యంత జనజః సుపత్నేః ద్వారో దేవీరహితో విశ్రయంతాం సువీరా వీరం ప్రథమానామహోభిః ఉషాసా నక్తా బృహతే బృహంతం అజస్వజే సుదుభేషోరమింద్రం పేషస్వజీతం పునః సంయజంతి ఏవానాం దేవంగజతస్సు రుక్మే దైవ్యా విమానా మనసా పురుత్రా హోతారావింద్రం ప్రథమా సువాచా మూర్ధన యజ్ఞస్య మధునా దధానా ప్రాచీనం జ్యోతిర్హవిషావృధాతః ఇస్రో దేవేర్హవిషా వర్ధమానాః ఇంద్రం జుషాణాపృషణన్న పత్నేః అచ్చిన్నంతం త్వం పయసా సరస్వతీ ఇదా దేవీ భారతే విశ్వతోర్తిః త్వష్టా దధలింద్రాయ సుష్మం అపాతో చిష్టర్యశసే పురోణి దృషాయ జన్వృషణం భూరిరేతాః మూర్ధన యజ్ఞస్య సమనక్తు దేవాన్ వనస్పతిరవసృష్టో నపాశైః మన్యాసమంజన్ఛమితాన దేవః ఇంద్రస్య హవ్యైర్జఠరం వృణానః సదాపి హవ్యం మధునా ఘృతేన శోకానామిందుం ప్రతిశూర ఇంద్ర వృషాయమానో వృషభస్తు రాశాత్ ఘృతపృషా మధునా హవ్యముందన్ మూర్ధన్ యజ్ఞస్య జుషత విస్వాహా ఆచర్షణి ప్రావివేషయన్మా తగుం సద్ధీచేః సత్యమిత్తన్నత్వావాగుం అన్యో అస్తి ఇంద్రదేవో నమర్త్యోజ్యాయాన్ అహం నహిం పరిషజా నమర్ణః అపాసృజోపో అచ్చా సముద్రం ప్రససాహిషే పురోహోతశత్రోన్ జ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాతిరస్తో ఇంద్రాభరదక్షిణే నామసూని పతిస్సింధో నామసి రేవతీనాం సశేవృధమధిధాద్యుమ్నమస్మే మహి క్షత్రం చ నాషాడింద్రతవ్యం రక్షాచనో మఘోనః పాహి సూరీన్ రాజే చ నస్వమత్యా ఇషేధాః ఏవం బర్హిరింద్రగం సుదేవం దేవైః వీరవత్స్తీర్ణం వేద్యామవర్ధయత్ వస్తోర్భృతం ప్రాక్తోర్భృతం రాజా బర్హిష్మతోత్యగాత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవేర్ద్వార ఇంద్రగం సంఘాతే దివ్యేర్యామన్నవర్ధయన్ ఆ వత్సేన తరుణేన కుమారేణ చ మే వితా అపార్పాణం రేణుకకాటం నుదంతా వసువనే వసుధేయస్య వియంతుయజ దేవీ ఉషాసానక్తా ఇంద్రం యజ్ఞే ప్రజత్యహ్వేతాం దైవేర్విష ప్రాజాసిష్టాం సుప్రీతే సుధితే అభూతాం వసువనే వసుధేయస్య వీతాం యజ దేవీ జోష్ప్రే వసుధితి ఏవమింద్రమవర్ధతాం అజావ్యన్యాథా ద్వేషాగుంసి ఆన్యావాక్షేద్వసువార్యాణి యజమానాయ శిక్షితే వసువనే వసుధేయస్య వీతాం యజ దేవీ ఓర్జాహుతే దుఃఖే సుదుఃఖే పయసేంద్రమవర్ధతాం ఇషమోర్జమన్యావాక్షీత్ సద్ధికం సపీతి మన్యా నవేనతోర్వందయమానే పురాణే ననవం అధాతామోర్జమోర్జాహుతే వసువార్యాణి యజమానాయ శిక్షితే వసువనే వసుధేయస్య వీతాం యజ దేవాదేవ్యాహోతారా దేవమింద్రమవర్ధతా హతాధశగుం సావాభార్షాం వసువార్యాణి యజమానాయ శిక్షితౌ వసువనే వసుధేయస్య వీతాం యజ దేవేస్తిస్రస్తిస్రో దేవే పతిమింద్రమవర్ధయన్ అస్ప్రక్షద్ధారతే దివం రుద్రేర్యజ్ఞగుం సరస్వతీ క్రీడా వసుమతే గృహాన్ వసువనే వసుధేయస్య వియంతు యజ దేవేంద్రోరరాశగుంస త్రివరోధస్త్రివంధుర దేవమింద్రమవర్ధయత్ సరేన శితి పృష్టానామాహిత సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేదస్య హోత్రమర్హత బృహస్పతి స్తోత్రం అశ్వినాధ్వర్యవం వసువనే వసుధేయస్య వేతుయజ దేవేంద్రో వనస్పతి హిరణ్యపర్ణో మధుశాఖస్వపి ఫల దేవమింద్రమవర్ధయత్ దివమగ్రేణాప్రాత్ ఆంతరిక్షం పృథివీమృగంహేత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవం బరిహిర్వారికీనాం దేవమింద్రమవర్ధయత్ స్వాతస్థమింద్రేణాసన్నం అన్యా బరిహేదశ్యభ్యభూత్ వసువనే వసుధేయస్య వేతుయజ దేవో అగ్నిశిష్టకృత్ దేవమింద్రమవర్ధయత్ స్విష్టం కుర్వాన్ శిష్టకృత్ శిష్టమద్యకరోదునః వసువనే వసుధేయస్య వేతుయజ హోతాయక్షమిధాగ్నిమిడస్పదే అశ్వినేంద్రగుం సరస్వతీ అజోధూమ్రో నగోధో మైఃపలేర్భేషజం మధుషష్మైర్న తేజ ఇంద్రియం పయస్సోమ పరిస్కృతాఘృతం మధో ప్రియంతాద్యస్య హోతర్గజ హోతాయక్షత్తనూన పాప్సరస్వతీ అవిర్మేషో న భేషజం అథా మధుమతాభరన్ అశ్వినేంద్రాయ వీర్యం గజరేరుపవాతాభిర్భేషజంతోక్మభిః రజస్వోమః పరిశ్రుతాఘృతం మధో నియంత్వాజస్య హోతర్జజ హోతారక్షన్నరాశకుం సన్ననగ్నభుం పతిగుం సురాజై భేషజం మేషత్సరస్వతీభిషజ రథోన చంద్ర్యశ్వినార్వపా ఇంద్రస్య వీర్యం బదరైరుపవాతాభిర్భేషజంతోక్మభిః పయస్సోమః పరిశ్రుతాఘృతం మధో నియంత్వాజస్య హోతర్యజ హోతాయక్షదిడేడిత ఆజుహ్వానః సరస్వతీ ఇంద్రం బలేన వర్ధయన్ వృషభే నగవేంద్రియం అశ్వినేంద్రాయ వీర్యం యవయే కర్కంధుభిః మధునాజైర్నమాసరం పయస్సోమః పరిశ్రుతాఘృతం మధో నియంత్వాజస్య హోతర్యజ హోతాయక్షద్బరిః సుస్తరీమోర్ణమృదాః భిషన్నా సత్యా భిషజాశ్వినాశ్వా శిశుమతీ భిషద్ధేనుః సరస్వతీ భిషద్దుహ ఇంద్రాయ భేషజం పయస్సోమః పరిస్కృతాఘృతం మధో దియంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్దురోదిశః కపశ్యో నవ్యజస్వతీః అశ్వభ్యాన్నదురోదిశః ఇంద్రో నరోదసీ దుఃఖే దుఃఖేతామాం సరస్వతీ అశ్వినేంద్రాయ భేషజం శుక్రన్న జ్యోతిరింద్రియం పయస్సోమః పరిశ్రుతాఘృతం మధో నియంత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షత్సుపేషోషేణ కందివా అశ్వినా సంజానానే సమంజాతే సరస్వత్యా ఋషిమింద్రేణ భేషజం శ్యేనో నరజసా హృదా అయః సోమః పరిస్పృతా ఘృతం మధు నియంద్వాజ్యసహోదర్య హోతాయక్షద్దైవ్యా హోతారాభిషజాశ్వినా ఇంద్రన్న జాగ్రివేది బాలక్కన్న భేషజైః శూషకుం సరస్వతీభిషగ్ శీసేన దుహ ఇంద్రియమ్ పయః సోమః పరిస్రుతా ధృతం మధు నియంత్వాజ్యస్యహోదర్య హోతాయక్షత్తిస్రో దేవీర్న భేషజమ్ త్రయస్త్రిధాతవోపసః రూపమింద్రే హిరణ్యజమ్ అశ్వినే దానభారతీ వాచా సరస్వతీ మహ ఇంద్రాయ దధురింద్రియమ్ పయః సోమః పరిస్రుతా ధృతం మధు నియంత్వాజ్యస్యహోతర్య హోతాయక్షత్వస్తారమింద్రమశ్వినా భిషజన్న సరస్వతీ ఓజో న జ్యోతిరింద్రియమ్ ఋతో నరభసో భిషజ యశస్సురయా భేషజమ్ శయానమాసరం పయః సోమః పరిస్రుతా ధృతం మధు నియంత్వాజ్యస్యహోతర్య హోతాయక్షద్వనస్పతిం సమితారకం శతక్రతం భీమన్న మన్యుగం రాజానం జాఘ్రన్నవసాశ్వినా భావం సరస్వతీభిషక్ ఇంద్రాయ దుహ ఇంద్రియం తజః సోమః పరిస్రుతా ధృతం మధు నియంత్వాజ్యస్యహోతర్య హోతాయక్షదశ్నిస్వాహాజ్యస్య త్వకానా స్వాహా వేదసాం పృథగ్ స్వాహాఛాగమశ్విభ్యా స్వాహా మేషకం సరస్వత్యై స్వాహర్షభమింద్రాయ సింహాయ సహసేంద్రియమ్ స్వాహాగ్నిర్నభేషజమ్ స్వాహా సోమమింద్రియమ్ స్వాహేంద్రగం సుత్రాపాణగం సవితారం వరుణం భిషజాంపతిం స్వాహా వనస్పతిం ప్రియం వాసోనభేషజమ్ స్వాహా దేవాగం ఆజ్యమాన్ స్వాహాగ్నిగం హోత్రాజ్యుషాణో అగ్నిర్భేషజం పయః సోమః పరిస్రుతా ఘృతం మధు నియంత్వాజ్యస్యహోతర్య హోతాయక్షదశ్వినా సరస్వతీమింద్రగం సుత్రాపాణం ఇమే సోమాసురాపాణ ఛాదైర్న మేషైర్షభైః సుతాః షష్పైర్న తోక్మభిః లాజైర్మహస్వంతః మదామాసరేణ పరిష్కృతాః శుక్రాః పయస్వంతోమృతాః ప్రస్థితావో మధుశ్యుతః తానశ్వినా సరస్వతీంద్రసుత్రామావృత్రః ద్విషంతాగుం సౌమ్యం మధు పిబంతో వదంతో విజయంతో సోమం హోదర్యజ సనిద్ధో అగ్నిరశ్వినా తప్తో ఘర్మో విరాట్సుతః దుహే ధేనుః సరస్వతీ సోమగుం శుక్రమిహేంద్రియం తనోపాభిషజా సుతే అశ్వినోభా సరస్వతీ మధ్వారజాగుంసేంద్రియం ఇంద్రాయ పథిభిర్వహాన్ ఇంద్రాయేందుగుం సరస్వతీ నరాశగుంసేన నగ్నభుః అధాతామశ్వినా మధు భేషజం భిషజా సుతే ఆజుహ్వానా సరస్వతీ ఇంద్రాయేంద్రియాణి వీర్యం ఇరాభిరశ్వినామిషం సమోర్జగుంసగుం రయిందధుః అశ్వినానముచే సుతం సోమగుం శుక్రం పరిస్రుతా సరస్వతీతమాభరత్ పరిభిషేంద్రాజపాతవే కవశ్యో నవ్యతస్వతీ అశ్విభ్యాన్న దురోదిశ ఇంద్రో నరోదసీ దుఃఘే దుఃఘే కామాన్ సరస్వతీ ఉషాసానక్తమశ్వినా దివేంద్రగుం సాయమింద్రియై సంజానానే సుపేషసా సమంజాతే సరస్వత్యా ఆపన్నో అశ్వినాదివా పాహినక్తగుం సరస్వతి ఏద్యా హోతారాభిషజా పాతమింద్రగుం సచాసుతే తిస్రస్త్రేధా సరస్వతి అశ్వినా భారతేడా తేవ్రం పరిశ్రుతా సోమం ఇంద్రాయ సుషవర్మదం అశ్వినా భేషజం మధు భేషజన్నః సరస్వతీ ఇంద్రే త్వష్టాయశశ్రియమ్ రూపగం రూపమధుసుతే ఋతుథేంద్రో వనస్పతి శశమాన పరిశ్రుతా కీలాలమశ్యభ్యాం మధు దుహేధేను సరస్వతీ గోభిర్న సోమమశ్వినా మాసరేణ పరిష్కృతా సమధాతాగుం సరస్వత్యా స్వాహేంద్రే సుతం మధు అశ్వినా హవిరింద్రియమ్ నముచేర్భియా సరస్వతీ ఆ శుక్రమాసురాద్వస మఘమింద్రాయజభిరే యమశ్వినా సరస్వతీ కవిషేంద్రమవర్ధయన్ సవిభేదబలం మఘం నముచావాసురే సరమింద్రం పశవస్త అశ్వినో భాసరస్వతీ దధానా అభ్యనూషత కవిషా యజ్ఞమింద్రియం యగింద్రయింద్రియం దధు సవితావరుణో భగ ససుత్రామా హవిష్పతి యజమానాయ సశ్చత సవితావరుణో దధత్ యజమానాయ దాశుషే ఆదత్కనముచేర్వసు స్మృత్రామాబలమింద్రియం వరుణ క్షత్రమింద్రియం భగేన సవితాశ్రియం స్మృత్రామాయశసాబలం దధానాయజ్ఞమాశత అశ్వినా గోభిరింద్రియం అశ్వేభిర్వీర్యం బలం అభిషేంద్రగం సరస్వతీ యజమానమవర్ధయన్ తానాసత్యా సుపేషసా హిరణ్యవర్తనీనరా సరస్వతీ హవిష్మతీ ఇంద్రకర్మ సునోవత తాభిషజా సుకర్మణా సా సుదుఘా సరస్వతీ సవృత్రహాశతక్రతుః ఇంద్రాయదధురింద్రియం దేవం బరిహి సరస్వతీ సుదేవమింద్రే అశ్వినా తేజోనచక్షురక్ష్యోః బరిహిషాదధురింద్రియం వసువనే వసుధేయస్య విజం తుజిత దేవీర్ద్వారో అశ్వినా భిషజేంద్రే సరస్వతీ ప్రాణన్న దేవ్యన్నసి ద్వారో దధురింద్రియం వసువనే వసుధేయస్య బియం తుజిత దేవీ ఇషాసావశ్వినా భిషజేంద్రే సరస్వతీ బలన్న వాచమాస్యే ఉషాభ్యాధురింద్రియం వసువనే వసుధేయస్య బియం తుజిత దేవీ గోష్ఠీ అశ్వినా సుత్రామేంద్రే సరస్వతీ శ్రోత్రన్న కర్ణజోర్యశ జోష్ణీభ్యాంగధురింద్రియం వసువనే వసుధేజస్య బియం తుజత దేవీ ఊర్జాహుతే దుఃఖే సుదుఃఖే అయసేంద్రగం సరస్వత్యశ్వినాభిషజావత శుక్రన్న జ్యోతిస్తనజోరాహుతే ధత్త ఇంద్రియం వసువనే వసుధేజస్య బియం తుజత దేవాదేవానాభిషజా సోతారామింద్రమశ్వినా షట్కారై సరస్వతీ విషిన్న హృదయే మతిం హోద్రభ్యాంగధురింద్రియం వసువనే వసుధేజస్య బియం తుజత దేవీ తిస్రస్తిస్రో దేవీ సరస్వత్యశ్వినా భారపీడా శూషణ మధ్యేనాభ్యా ఇంద్రాయదధురింద్రియం వసువనే వసుధేజస్య బియం తుజత దేవీంద్రోదరాశగంస త్రివరోధ సరస్వత్యాశ్వభ్యామీయతే రథ రేతో నూపమృతం జనిత్రం ఇంద్రాయ త్వష్టాదధరింద్రియాణి వసువనే వసుధేయస్య బియం తుజత దేవీంద్రో వనస్పతి హిరణ్యపర్ణో అశ్వభ్యా సరస్వత్యాశ్రుపిపణ ఇంద్రాయ పచ్యతే మధు ఓజో న జ్యోతివృషభో నభామం వనస్పతిర్నో దధరింద్రియాణి వసువనే వసుధేయస్య బియం తుజత దేవం బరిహిర్వారితీనా అధ్వరే స్తీర్ణమశ్యభ్యా ఊర్ణం రథా సరస్వత్యా శ్యోనమింద్రతే సద ఈశాజీ మన్యుగుం రాజానం బరిహిషాదధురింద్రియం వసువనే వసుధేజస్య బియం తుజత దేవో అగ్నిసృష్టకృత దేవాయక్షథాయసం హోతారావింద్రమశ్వినా వాచావాచకం సరస్వతీ అగ్నిగం సోమగ్య సృష్టకృత్ శ్రేష్ట ఇంద్రస్ సుత్రామాసవితావరుణోభిషక్ ఇష్టో దేవా వనస్పతి సృష్టా దేవా ఆజ్యవా ఇష్టో అగ్నిరగ్న హోతాహోత్రేష్టకృత్ యశో నగ్ధదింద్రియం ఊర్జమపచితిగ్రస్వధా వసువనే వసుజేజస్ బియం సుజత అగ్నిమద్యహోతారమవృణీత అయగం సుతాసుతేజమాన పచన్పత్తే పచన్పురోడాశాన్ గృహ్ణన్ గ్రహాన్ బధ్నన్ నశ్యభ్యాఛాకం సరస్వత్యా ఇంద్రాయ బధ్నాన్ సరస్వత్యేషమింద్రాయాశ్యభ్యా బధ్నన్నింద్రాయ ఋషభమశ్యభ్యాకం సరస్వత్యై సోపస్థా అద్యదేవో వనస్పతిరభవత్ అశ్వభ్యాఛాగేన సరస్వత్యా ఇంద్రాయ సరస్వత్యేషేణేంద్రాయాశ్వభ్యా ఇంద్రాజర్షభేణాశ్వభ్యాగం సరస్వత్యై అక్షగ్రస్తాన్మేదస్త ప్రతిపచతాగ్రభీషు అవీవృధంతగ్రహై అపాదామశ్వినా సరస్వతీంద్ర సుత్రామావృత్ర సోమాశ్వరాం ఉపో ఉత్మదాశ్రౌద్విమదా అదన్ అవీవృధంతాంగోషై మద్యర్ష ఆర్షేయర్షేణాన్నపాదవృణీత అయగం సుతాసుతేజమాన బహుభ్య ఆసంగతేభ్యేష మే దేషు వసువార్యాయక్ష్యతీ తాజా దేవాదేవదానాన్యదు తాన్యస్మా ఆచశాస్వ ఆచురస్వ ఇషితశ్చ హోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుష సోక్తవాకాయ సోక్తాబ్రూహి ఉషంతఃపాహవామహ ఆనో అగ్నే సుకేతునా పగుం సోమమహే భగన్ పగుం సోమ ప్రచికితో మనీషా ప్రజాహిన పితర సోమ పూర్వే పగుం సోమ పితృభిః సంవిధాన బర్హిషద పితర ఆహం పితృన్ ఉపహోతా పితరోగ్నిష్వాత్తా పితర అగ్నిష్వాతృతుమతో హవామహే నరాశగుంసే సోమ పీఠంగ ఆశో తేనో అర్వంత సుహవా భవంతో సన్నోభవంతోద్విపదేశం చతుష్పదే ఏ అగ్నిష్వాప్తాయేనగ్నిష్వాప్తా అగుంహోముచ పితర సోమ్యాస పరే వరే మృతా సో భవంత అధిబ్రువంతు తే అవంతస్మాన్ న్యాయే దుగ్ధే జుషమాణా కరంభం ఉదీరాణావరే పరే చ అగ్నిష్వాప్తారుతుభిః సంవిధానా ఇంద్రవంతో హవిర్జంజుషంతాం యదగ్నే కవ్యవాహనత్వమగ్నైమితో జాతవేదః మాతలే కవ్యైః ఏతా త్రిపుర్దేవత్రా జేహమానాః హోత్రా వృధస్తోమతష్టాసో అర్కైః ఆగ్నేయాసు విదత్రేభిరర్వాణ్య సత్యై శవ్యై పితృభిర్ఘర్మసద్భిః అవ్యవాహమజరం పురప్రియం అగ్నిం ఘృతేన హవిషాసపర్యన్ ఉపాసదం కవ్యవాహం పితృణాం స్థన ప్రజాం వీరవతి సమృణ్వతో హోతాయక్షజిడస్పదే సమిధానం మహద్యశః సుషమిద్ధం వరేణ్యం అగ్నిమింద్రం వయోధమం గాయత్రీం ఛంద ఇంద్రియం త్ర్యవింగాం వయోదధత్ ప్రేత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షచ్చుషివ్రతం తనూనపాతముద్భిదం యం గర్భమదితిర్దధే శుచిమింద్రం వయోధమం ఉష్ణిహం ఛంద ఇంద్రియం నిత్యవాహంగాం వయోదధత్ ప్రేత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షదీరేణ్యం దీఢితం వృత్రహంతమం ఇలాభిరేడ్యగుంసః సోమమింద్రం వయోధసం అనుష్టుభం ఛంద ఇంద్రియం రివత్సంగాం వయోదధత్ ఏత్వాజ్యస్య హోతర్గజ హోతాయక్షత్సుబర్హిషదం ఓషణ్వంతమమర్త్యం చీదంతం బర్హిషి ప్రియే అమృతేంద్రం వయోధసం బృహకీం ఛంద ఇంద్రియం పంచాభింగాం వయోదధత్ ప్రేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్యతస్వదే సుప్రాజణారుతావృధ ద్వారో దేవేరహిరణ్యయే బ్రహ్మాణ ఇంద్రం వయోధసం పంక్తిం ఛంద ఇహేంద్రియం తుర్యవాహంగాంబజోదత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షత్సుపేషసే సుశిల్పే బృహతి ఉభే నక్తోషాసా నదర్శతే విశ్వమింద్రం వజోధసం విష్ణుభంఛంద ఇంద్రియం అష్టవాహంగాంబజోదత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షత్ప్రచేతసా దేవానాముత్తమయశ హోతారాదేవ్యాకమీ సనిజేంద్రం వజోధసం జగతీంఛంద ఇహేంద్రియం అనడ్వాహంగాంబజోదత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షత్రేషస్వదే ఇస్రో దేవేర్హిరణ్యయే భారతేర్బృహదేర్మహే పతిమింద్రం వజోధసం విరాజంఛంద ఇహేంద్రియం ధేనుంగాన్నవజోదధత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షత్సురేతసం ప్రష్టారం పుష్టివర్ధనం రూపాణి బిభ్రతం పృథక్ పుష్టిమింద్రం వజోధసం విపదంఛంద ఇహేంద్రియం ఉక్షాణంగాన్నవజోదధత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షక్షతక్రతుం హిరణ్యపర్ణముక్షిణం రశనాం బిభ్రతం వశిం భగమింద్రం వజోధసం కకుభంఛంద ఇహేంద్రియం వశాం దేహరంగాన్నవజోదధత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత హోతాయక్షత్స్వాహాకృతేః అగ్నిం గ్రహపతిం పృథక్ వరుణం భేషజం కవిం క్షత్రమింద్రం వజోధసం అతిఛంద సంఛంద ఇంద్రియం బృహదృషభంగాం వజోదధత్ తే త్వాజ్యస్య హోతర్వ్యత సమిద్ధో అగ్నిః సమిధా సుషమిద్ధో వరేణ్యః రాజత్రీ ఛంద ఇంద్రియం యవిర్దోర్వజోదసః తనూనపాచ్ఛుచివ్రతః తనూపాచ్చ సరస్వతీ ఉష్ణిఛంద ఇంద్రియం నిత్యవాడ్గోర్వజోదసః జిదాభిరగ్నిరేడ్యః సోమో దేవో అమర్త్యః అనుష్టుఛంద ఇంద్రియం విపత్సో గౌర్వజోదసః సుబర్హిరగ్నిః పూషణ్వాన్ స్తీర్ణబర్హిరమర్త్యః బృహతే ఛంద ఇంద్రియం పంచాభిర్గోర్వజోదసః దురో దేవేర్దిశో మహీః బ్రహ్మా దేవో బృహస్పతిః పంక్తిశ్చంద ఇహేంద్రియం తుర్యవాడ్గోర్వజోదసః ఉషే జహ్వీ సుపేషసా విశ్వే దేవా అమర్త్యాః త్రిష్టుఛంద ఇంద్రియం పృష్ఠవాగ్గోర్వజోదసః దైవ్యా హోదారాభిషజ ఇంద్రేణ సయుజా యుజా జగతి ఛంద ఇహేంద్రియం అనద్వాంగోర్వజోదసః తిస్రగిడా సరస్వతీ భారతే మరుతో విశః గిరాఛంద ఇహేంద్రియం ధేనుర్గోర్నవజోదసః త్వష్టాదురీపో అద్భుతః ఇంద్రాగ్నే పుష్టివర్ధనా విపాచ్ఛంద ఇహేంద్రియం ఉక్షాదోర్నవజోదసః సమితానో వనస్పతిః సమితా ప్రసువన్భగం కకుచ్ఛంద ఇహేంద్రియం వశాదేహగౌర్నవజోదసః స్వాహాయజ్ఞం వరుణః సుక్షత్రో భేషజం కరత్ అతిఛందాశ్చంద ఇంద్రియం బృహదృషభో గౌర్వజోదసః వసంతే నక్తురా దేవాః వసవత్రిమృతాస్తుతం వసంతరేణ తేజసా కవిరింద్రే వజోదసః గ్రీష్మేణ దేవా ఋతునాః రుద్రాః పంచదశే స్తుతం బృహదాయశతావలం హవిరింద్రే వజోదసః వర్షాభిరుతురాదిత్యాః స్తోమే సప్తదశే స్తుతం వైరూపేణ విశోచసా హవిరింద్రే వజోదసః శారదే నర్తునా దేవాః ఏకవిశం శర్భవస్తుతం వైరాజేన శ్రియాశ్రియం హవిరింద్రే వజోదసః హేమంతే నర్తునా దేవాః మరుతస్త్రిణవే స్తుతం బలేన శక్వరే సహ హవిరింద్రే వజోదసః శైశిరే నర్తునా దేవాః ప్రయస్త్రిపుంసే మృతగ్రస్తుతం సత్యేన రేవతీ క్షత్రం హవిరింద్రే వజోదధ దేవం పరిహిరింద్రం వజోధసం దేవం దేవమవర్ధయత్ గాయత్రియా ఛందసేంద్రియం తేజ ఇంద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వేతు యజ దేవేర్ద్వారో దేవమింద్రం వజోధసం దేవేర్దేవమవర్ధయన్ పుష్ణిహా ఛందసేంద్రియం ప్రాణమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వియంతు యజ దేవీ దేవం వజోధసం ఉషే ఇంద్రమవర్ధతాం అనుష్టుభా ఛందసేంద్రియం వాచమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వీతాం యజ దేవీ జోష్ఠీ దేవమింద్రం వజోధసం దేవీ దేవమవర్ధతాం బృహత్యా ఛందసేంద్రియం శ్రోత్రమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వీతాం యజ దేవీ ఊర్జాహుతి దేవమింద్రం వజోధసం దేవీ దేవమవర్ధతాం పంచా ఛందసేంద్రియం శుక్రమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వీతాం యజ దేవాదేవ్యా హోతారా దేవమింద్రం వజోధసం దేవాదేవమవర్ధతాం త్రిష్టుభా ఛందసేంద్రియం త్రిషిమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వీతాం యజ దేవేస్తిస్రస్తిస్రో దేవేర్వజోధసం పతిమింద్రమవర్ధయన్ జగత్యా ఛందసేంద్రియం బలమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య భియంతు యజ దేవో నరాశగుంసో దేవమింద్రం వజోధసం దేవో దేవమవర్ధయత్ విరాజా ఛందసేంద్రియం రేత ఇంద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వేతు యజ దేవో వనస్పతిర్దేవమింద్రం వజోధసం దేవో దేవమవర్ధయత్ ద్విపదా ఛందసేంద్రియం భగమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వేతు యజ దేవం బలిహిర్వారుజీనాంగేవమింద్రం వజోధసం దేవం దేవమవర్ధయత్ కకుభా ఛందసేంద్రియం దశ ఇంద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వేతు యజ దేవో అగ్నిష్టకృద్దేవమింద్రం వజోధసం దేవో దేవమవర్ధయత్ అతిఛందసా ఛందసేంద్రియం క్షత్రమింద్రే వజోదధత్ వసువనే వసుధేజస్య వేతు యజ